182 లతా పూజ్య సం భా లతా పూజ్య లవంతి వినమంతి అత్యంత నమ్రా భవంతి తిలతాః పరమ పతివ్రతాః అరుంధత్యాద్య స్త్రియ తాభ్యః స్థిర మాంగళ్యాయ స్వేష్ట దేవతా స్వేన పూజ్య పూజనీయ తదుక్తం సమారాధ్య మహేశ నీన్ భుక్తిం ముక్తిం చ విందతి ఇతి అథవా కేదారాది గౌరీ విశేషమూర్తి లతాభ్యః ఉపలక్షణం నన్యపూజోపకరణేః పూజ్య అలంకృత శబరి వా వనదుర్గా వేతి భావః ఓం లతా పూజ్యాయే నమః ఆం విం అత్యంతము వినమితములు నమ్రములుగాన లతలనబడును లతాసదృశలు వినమలు పరమ పతివ్రతలు నగునట్టి యరుంధత్యాది స్త్రీల చేత స్థిర సౌమంగళ్యమునకై తమ ఇష్టదేశే తారుపమున పూజింపబడునదిగాన శివుని యర్ధాంగి యగు గౌరి లతా పూజ్యాయని స్తోతన్యేగుచున్నది. నేటికిని మన గూహములలో వివాహిత స్త్రీ మంగళగౌరి వ్రతమునాచరించుటయాచారములోనున్నది. సమారాధ్య మహేశానీం భుక్తిం ముక్తిం చ విందతి పరాశక్తిని ఆరాధించి జీవుడు ఐహిక భోగమును ఆముష్మికమైన మోక్షమును పొందుచున్న దని పురాణవచనము వలన తెలియచున్నది. అథవా కేదారాది క్షేత్రములందుండు గౌరీ విశేషమూర్తి యందులతలచేత అలంకరింపబడునది. లతలు వన్య పూజా సామగ్రికి ఉపలక్షణము లేక శబరి దుర్గగాని వన దుగ్గగాని లతా పూజ్యాయని స్తుతింపబడుదురు. లలితా త్రిశతీ భాష్యం.